46 మరణక్షణంలోనే రాబోయే జన్మంతా జన్మిస్తుంది. అలా ఆ విదురథ సేన మందిరంలోకి ప్రవేశించిన లీలా సరస్వతులిద్దరూ అక్కడిచ్చేరో ఆసనం మీద కూర్చున్నారు. వాళ్ల దివ్యతేజస్సుతో ఆ గది నిండిపోయి ఆ కాంతికి నిద్ర చెదిరి విదురథుడు లేచి కూర్చున్నాడు. ఇద్దరు దేవతా స్త్రీలను చూసి నివ్వెరపోయాడు. నిమిషంలోనే తేర్కొని ఒంటిమీది బట్టలు సవరించుకొని లేచి నిలబడి సాష్టాంగవందనం చేసి నేలమీద పద్మాసనం వేసుకుని కూర్చొని, దేవతలారా, మీకు జయం జయం అంటూ వారి పాదాలమీద పూలు చల్లాడు. ఇంతలో ఈ రాజు యొక్క వంశవృత్తాంతాన్ని ఈ లీలకు తెలియజేయాలి, అది తెలిస్తే ఈమెకు తత్వం మరింత స్పష్టం అవుతుంది అని సరస్వతీదేవికి తోచింది. దాంతో ప్రక్కనే నిద్రిస్తున్న మంత్రి మేలుకోవాలని ఆమె సంకల్పించింది. వెంటనే ఆ మంత్రి ఎవరో లేపినట్లుగా లేచి ఈ దేవతలను చూసి ఆశ్చర్యపోయి తాను కూడా వారి పాదాలమీద పూలు వేసి నేలమీద చతికిలపడ్డాడు. అప్పుడు సరస్వతీదేవి, గోవిదురథ మహారాజా, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీమేమిటి, నీ కథేమిటి అని అడిగింది. వెంటనే మంత్రిగారు అందుకుని 10 తరాల ముందునుంచి రాజుగారి వంశ చరిత్రంతా మంచి ఆర్భాటంగా చెప్పాడు. చెప్పి చెప్పి ఇతను 10వ ఏటే రాజ్యంలోకి వచ్చాడు. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా రాజ్యం చేశాడు. ఇప్పుడు మీ దర్శనం అయింది కనుక మా రాజు పవిత్రుడయ్యాడు అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి, విదురథ మహారాజా, నువ్వు నీ పూర్వజన్మను గుర్తుచేసుకో అంటూ అతని తల తాకింది. వెంటనే విదురథుడికి కొత్త వెలుగు కనిపించినట్లై పద్మరాజుగా తన కథంతా కంటికి కనిపించింది. ఆ రాజు ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయి ఇలా ఆలోచించసాగాడు, ఆహా, ఈ ప్రపంచం ఎంత మాయ! ఈ దేవతల అనుగ్రహం వల్ల నాకు ఇప్పుడు ఈ మాయ తెలుస్తోంది. ఆయసర్ 58. అక్కడ నేను మరణించి ఒక్కరోజా, ఇక్కడ నా వయస్సు 70 సంవత్సరాల. ఇదెలా, ఎలాగేమిటి, నాకంతా గుర్తుంది. మా అమ్మ, నాన్న, తాత, ముత్తాత, నా బాల్యము, నా రాజ్యము, ఈ లెక్కలన్నీ ఎలా తప్పుతాయి? విదురథ మహారాజు తనకు తెలియకుండానే తన ఆలోచనలన్నీ బయటకు మాట్లాడేశాడు. ఆ మాటలు విని సరస్వతీదేవి సుదీర్ఘంగా ఇలా బోధించసాగింది. సరస్వతీదేవి, రాజా, కొన్ని సూక్ష్మ విషయాలను గమనించు. నువ్వు ఎక్కడికీ పోలా, ఎక్కడికీ రాలా, నీకు అధిష్ఠానమైన చిదాత్మలోనే నువ్వు ఉన్నావు. అక్కడే ఉండి నీ కథలను నీవు స్మరిస్తున్నావు. చిదాత్మలోనే నువ్వు ఉన్నావు, అదే నీ అసలు స్వరూపం. దాంట్లోనే గిరిగ్రామం ఉంది, అందులోనే వశిష్ఠ గృహం ఉంది, అందులోనే పద్మరాజుగారి రాజ్యం ఉంది, అందులోనే ఆయన అంతఃపురం ఉంది, దానిలోపలే నువ్వు చూస్తున్న ఈ బ్రహ్మాండ మండలమంతా ఉంది. అక్కడ పద్మరాజుగా నువ్వు మరణించిన వెంటనే నీకు అధిష్టానమైన చైతన్యం మాయచేత ఆవరించబడింది. ఆ వెను వెంటనే నీకు ఈ బ్రహ్మాండం కనిపిస్తోంది. ఈ బ్రహ్మాండంలో నీ జీవిత చరిత్రంతా నీకు కలలాగా కనిపిస్తోంది. ఈ కల వంటి జీవితంలోనే నువ్వు ఎప్పట్నుంచో నన్ను ఉపాసిస్తున్నావు. ఆనాటి పద్మరాజు అంతఃపురం లోపల ఇమిడి ఉన్న ఈ మహాబ్రహ్మాండంలోనే నీ వ్యవహారమంతా నీకు కనిపిస్తోంది, గుర్తువస్తోంది. నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా విధంగా రాజ్యం చేశాను, ఫలానా యుద్ధాలు గెలిచాను, ఫలానా యజ్ఞాలు చేశాను. ఇప్పటికీ నాకు 70 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు సింధురాజు నామీదకు యుద్ధానికి వచ్చాడు. ఒకరోజు యుద్ధమైంది. ఈ రాత్రి నిద్రపోతుండగా ఇద్దరు దేవతలు నా దగ్గరకు వచ్చారు. వీరిలో ఒకామె నాకు పూర్వజన్మజ్ఞానం ఇచ్చింది. నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది. నేనిక కేవల నా స్వస్వరూపంతో ఉంటాను అని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. ఈ అనుకోవటంతో సహా మొత్తం అంతా భ్రాంతే. నువ్వు పద్మరాజుగా మరణించిన మరుక్షణంలోనే నీ హృదయంలో ఈ జ్ఞానమంతా ఉదయించింది. యస్మిన్నేవ ముహూర్తేత్వం మూతి మభ్యాగతః పురా తదేవ ప్రతిభైషాతే స్వయమే వోదితా హృది ఊడొట్ప్రడొట్స 41. శ్లో 46. ఒక నదిలో 2 సుడిగుండాలున్నాయి. ఎగువనొకటి, దిగువనొకటి. ఎగువ గుండంలో పడ్డ నీరే దిగువ గుండంలో కూడా పడుతుంది. అలాగే నీ చిత్తవృత్తి ప్రవాహం కూడా ఒక దృశ్యాన్ని వదిలిపెట్టి మరొక దృశ్యాన్ని చేరింది. గుండమనేది వేరే సత్యవస్తువు కాదు, జలమే సత్యవస్తువు. అలాగే దృశ్యం సత్యవస్తువు కాదు, చిత్తవృత్తిలో గల చైతన్యమే సత్యవస్తువు. ఈ సృష్టిలో మెలకువ, కల అని రెండున్నాయి. అందులో మెలకువలో అనుభవించే సృష్టి జీవులందరికీ ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. స్వప్నంలో మాత్రం ఎవరి సృష్టి వారిదే. విచారించి చూస్తే ఈ రెండూ భ్రాంతులే. మెలకువలో ఒక నిమిషం, స్వప్నంలో కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఒకనాటి స్వప్నంలోనే అనేక జన్మలు కనిపిస్తాయి. ఒక్కోసారి తన తల తెగిపోయినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కలలో భ్రాంతులు. మెలకువలో కూడా అనేక భ్రాంతులున్నాయి. ఉదాహరణకు, ఒక్కోసారి మెలకువలో ఉండగానే ఆకాశంలో ఊళ్ళు కనిపిస్తాయి. ఇది ఆలోచనలు ఎక్కువైతే వచ్చే అభ్రాంతి. పడవలో పోతుంటే ఒడ్డుమీది చెట్లు పరుగెత్తుతాయి. రైల్లో పోతుంటే చెట్లు పరుగెత్తుతున్నట్టు. ఆసర్వ్ 59 కనిపిస్తాయి. డొట్, ఇది తన పరుగును చెట్లమీద ఆరోపించే భ్రాంతి. ఈ పైత్యం తలకెక్కితే కొండలు నాట్యమాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇది శరీర వికారం వల్ల కలిగే భ్రాంతి. ఈ భ్రాంతులు ఎట్లాంటివో, ఈ మొత్తం ప్రపంచ భ్రాంతి అట్లాంటిది. కాకపోతే ఇవన్నీ చిన్న చిన్న భ్రాంతులు. ప్రపంచ భ్రాంతేమో పెద్ద భ్రాంతి. అంతే తేడా. అసలు సత్యం ఏమిటంటే, వస్తుతస్తు న జాతో సి నమృతో సి కదాచనః శుద్ధ విజ్ఞాన రూపస్త్వం శాంత ఆత్మని తిష్ఠసి. ఉడొట్ ప్రడొట్ సా 41 శ్లో 54. నువ్వు అసలు పుట్టలేదు, మరణించనూ లేదు. నువ్వు పరిశుద్ధ విజ్ఞాన స్వరూపుడివి. ఏ కల్లోలాలు లేని ప్రశాంతుడివి. నీలోనే నువ్వున్నావు. ఈ ప్రపంచం అంతా చూస్తున్నావు, అయినా నువ్వు చూసేవాడివి కాదు. ఎందుకంటే చూడబడే ఈ ప్రపంచరూపంలో ఉన్నది నువ్వే. ఈ దేహం పేరు విదురథుడు. ఇది లేదు, ఈ కొండలు లేవు, ఈ ఊళ్ళు లేవు, ఈ జనాలు లేరు, మేము లేము. అలాగే ఆ వశిష్ఠ బ్రాహ్మడి గుహంలో పద్మరాజు ప్రపంచం ప్రకాశిస్తోంది. అందులోనూ ఏమీ లేదు, ఇందులోనూ ఏమీ లేదు. అంతా శూన్యం,